మహమశ్రమం అహ్యశం జనజరసామరాశ్వస్మాదింద్రముత్తర నాగమింద్రానిరారణశ్యర్మృాగాపేర్వృతేమ్యం హవి ప్రియం దేవేషు గచ్చతి విశ్వస్మాదింద్రముత్తర ఋషాకపాలిరేవుపుత్రుశుశ్రూషే గరద్దయింద్ర భుక్షణ ప్రియంకాదిత్కరం గవిర్విశ్వస్మాదింద్రముత్తర ఉష్ణోహినే పంచదశ సాకం వదం ద్వింశతిం ఉదాహమద్భాగుక్షీ ప్రీణంతి మే విశ్వస్మాదింద్రముత్తర ఋషభో నిగ్మసింగోందర్యోధేషురోవత్ మంతస్త ఇంద్రసం హృదయందే ధునోతి భావయుర్విశ్వస్మాదింద్రముత్తర నేయస్రంబేంతరాసఖ్యాకృతే శ్రేధీ శేయస్రోమసం నిషేషుషోభిజృంభతే విశ్వస్మాదింద్రముత్తర నేయస్రోమసం నిషేషుషోభిజృంభతే సేదీ శేయస్రంబేంతరాసఖ్యాకృద్విశ్వస్మాదింద్రముత్తర అజమింద్రమృడాగా విప్పరస్వంతం హతం వీదత్ అసిం సూరాన్నవం చరుమాదేధస్యానాచీతం విశ్వస్మాదింద్రముత్తర అజమేమి విచాకసద్విచిన్వందా సమార్యం ీరమజాకం విశ్వస్మాదింద్రముత్తర నన్వచయత్క్రంతత్రం జగదిష్విత్తామియోజనా నేదీయసో మృడా కపేస్తమేషి గృహాంగుభవిష్టస్మాదింద్రముత్తర పునరేహి మృడా కపేషు విదా కల్పయామహై ప్రణం సనోస్తమేషి వసా పునర్విశ్వస్మాదింద్రముత్తర యదుంజోడాకపే గృహమింద్రాజగందన అశ్వల్వో మృగ కమగంజనయోప నో విశ్వస్మాదింద్రముత్తర పరిశుర్హనామ మానవీ సాకం సూగవింశతి భద్రం భరత్యోజ్య ఉదరమామాయద్విశ్వస్మాదింద్రముత్తర రక్షోహనం వాజినమాజీ ఘర్మి మిత్రం ప్రతిష్టముపాజామి శర్మ శిశానో అగ్నిక్రతో విశ్వమిద్ధ నో దివాసరిర పాదురక్తం అయోదాంశ్రో అద్విషా జాతు దానానుపస్పృశ జాత వేదః సమిద్ధ ఆదిహ్వజామూరదేవాంద్రభస్వక్రవ్యాదో వృత్తవీధ్వాసన్ ఉభోహయా భిన్వపదేహితంష్ట్రాహింసానో వరం పరం చ ఉదాంతరిక్షే పరీయాహి రాజంజంభై సందేహ్యభియాదుధానాన్ యజ్ఞేరుడో సన్నమమానో అగ్నే వాచా సల్యా అసమేభిర్దిహానః తాభిర్విద్యహృదయేయాదుధానాన్ ప్రతీచో బాహోన్ ప్రతిభంఘేషాం అగ్నేత్వజం యాదుధానస్య భిందిహింద్రాస నిర్ఘరసాహంత్వేనం ప్రపర్వాణి యాదవేదశ్రునీ క్రవ్యాత్ర విష్ణుర్విచీనోతు వృత్రం యత్రేదానీం పశ్యసి జాతవేదస్తిష్టం తమగ్న ఉత వాచరంతం యద్వాంతరిక్షే పతిపదంతం తమస్తాభిజ్య సర్వాశిషాన ఉదాలబ్ధం శృణి జాతవేద ఆలేభానా వృత్తిభిర్జాతు దానాత్ అగ్నే పూర్వో నిజ హిశోచాన ఆమాదాక్షింగాస్తమదంత్వేనీ యుగ ప్రబ్రూహి తమస్సో అగ్నేయో జాతు దానో జయితం కృణోతి తమాలభస్వ సమిధాయ విష్ట నిచక్షసశ్చక్షూషే రంధయైనం తీక్ష్ణేనాగ్నే చక్షూషారక్షయజ్ఞం రాంచం వసుభ్య ప్రణయ ప్రచయత హింస్రం రక్షాంశభిసోసూదానం మాత్వా లభంజాదుధానా విచక్షః రిజక్షారక్ష పరీపస్య భిక్షుతస్య త్రీని ప్రతిశృణీహ్యగ్రా తస్యాగ్నే వృష్టిర్హరసా శృణీహి త్రేధా మూలం యాదుధానస్య వృష్ట త్రిర్యాదుధాన ప్రసీదందజే త్రితంయో అగ్నే అమృతే నహంతి తమర్జిషా స్ఫూర్జయం జాతవేద సమక్షమేనం గృణతే నవృంధి తదగ్నే దక్ష ప్రతిధేహి రేభే స పారుజం దేన పశ్యసి జాతుధానం అథర్వజ్యోతిషాదైవ్యేన సత్యం ధూర్వంద్రమసిన్యోష యదగ్నే అద్యమే సునాసపాతో యద్వాచస్పృష్టం జనయంతరేభాః మన్యోర్మనసరవ్యాతయాతయాధ్యకృతయేజాతుధానాన్ పరా శృణీహి తపసా జాతుధానాన్ పరా అగ్నే రక్షోహర సా శృణీహి పరాచిషా మూల దేవాన్ శృణీహి పరా సుదృపో అభిశోసూజాన పరాజ్యదేవాజనం శ్రేణంత ప్రత్యగేణం సపథాయం దృష్టా వాచాస్తేణం సరవరిచ్ఛం ద్వమర్మన్ విశ్వస్యైక ప్రసీదిం జాతుధానాః యః పౌరుషేణ క్రమిషా సమంతే యో అశ్వేన పశునా జాతుధానాః యో అజ్ఞాజాభరది క్షీరమగ్నేతేనాం శీర్షాణి హరసాభీరుశ్చ సంవత్సరీణం ప్రజా పుశ్రియా యాస్తస్య వాసీద్యాదుధానో రుజక్షః ఈయోషామగ్నేయదమస్తిదృత్సాత్తం ప్రత్యం చ మత్తిషా విద్యమర్మన్ విషంగవాం యాదుధానాపిబంపావృశ్చంతామదీతయే దురేవాః పరీణాం దేవస్య విదాదాతు పరా భాగమూషాధీనాం జయంతాం సనాలగ్నే మృణసి యాదుధానాం నత్వా రక్షాంసి వృధానాసు జిజ్ఞుః మనోదహ సహమూరాం క్రవ్యాదో మాతే హేత్యా ముక్షత దైవ్యాయాః తన్నా అగ్నే అధరాదుదత్తా త్వం పశ్చాదుతరక్షా పునస్తాత్ ప్రతిపేదే అజరా సస్తపిష్టాఘరం సంశోచతో దహంతు పశ్చాత్ పురస్తాదధరాదు దత్తాత్ కవిః కావ్యేన పరీపాహిరాజన్ సఖే సఖాయమజలో జరిమ్నేమర్తామర్త్యస్త్వన్నాః పరిపాగ్నే పురం భయం విప్రం సహస్య ధీమహి జగద్వన్నం దివే దివే హంతారం భంగురావతాం విషేణ భంగురావదః ప్రతిష్పరక్షసోదః అగ్నే దిగ్మేన జ్యోతిషాదౌరగ్రాభిర్వృష్టిభిః ప్రత్యగ్నే మిథునాదహజాదుధానా కిమీదినా సంపాసితామిజా గృహ్యదబ్ధం విప్రమన్మాభిః ప్రత్యగ్నేహరసాహరశృణీ విశ్వతః ప్రతి యాదుధానస్య రక్షసో బలం విరోజ వీర్యం అవిష్పాంతమజరం సర్వినీతి విస్పృశ్యాహూతం దృష్టామగ్నౌ తస్య భర్మాణే భువనాయ దేవాధర్మానేకం స్వధయా పప్రథంత ఏర్ణం భువనం తమసాపగూఢమా విశ్వానభవజ్జాతే అగ్నౌ దేవా పృథివీజౌరదాపోరాణజన్నోషాధీ సఖ్యే అస్య దేవేభిర్వేషితో యజ్ఞయేభిరగ్నిం స్తోషాన్యజరం బృహంతం యో భానునా పృథివీంజాముదే మామా తదా నరోదాసీ అంతరిక్షం యో హోదాసీత్ ప్రథమో దేవజష్టోయం సమాన్యన్నాద్యేనావృణానాః సపాదరాత్రే త్వరాం సాజగద్యచ్చ్వాత్రమగ్నిరగృణోజ్జాతవేదాయజ్జాతవేదో భువనస్య మూర్ధన్న తిష్ఠో అగ్నే సమలోచనేన తంత్వా హేమ మతిభిర్గేర్భిరుక్తైస్త యజ్ఞయో అభవో రోదసి ప్రాః మూర్ధా భువో భవతి నక్త భగ్నిస్తతః సూర్యో జాయతే ప్రాతరుద్యన్ మాయామూజ్ఞానామేతామోజత్తోర్నిశ్చరాది ప్రజానన్ నిషేణ్యో మాయినా సమిద్ధోరోజనదివియో నిర్విభావా తస్మిన్నగ్నౌ సూక్తపాకేన దేవాహవిర్విశ్వాజోహవస్తనూపా సూక్తపాకం ప్రసరమాదిగ్నిమాదిగ్ధవిరజనయంత దేవాః సజేషాం యజ్ఞోహవస్తనూపాస్తం చౌర్వేధతం పృథివీతమాపాః తందేవాసో జనయంతాగ్నిం యస్మిన్నాజోహవర్భువానాని విశ్వాః సో అర్జుషా పృథివీంద్యాముదే మామృజూయమానో అతపన్మహిత్వా సో మే నహి దివిజేవాసో అగ్నిమజీషణం ఛక్తిభిరోదసి ప్రాం తమో అగ్రణ్వన్ ఏధా భువేకం సమోషధీః పతతి విశ్వరూపాః యదేదే రమదధురుయజ్ఞియా సో దివిదేవాః సూర్యమాదిదేయం యదాచారిష్ణో మిథునామభూతామాదిత్రాపశ్యన్ భువనాని విశ్వా తిష్టస్మాగ్నిం భువనాయ దేవా వై స్వానరం కేతుమన్నామగ్రణన్ ఆయస్తదా నోనసో విభాతీరమో పూర్ణోదితమో అర్చిషాయన్ వై స్వానరం కవయో యజ్ఞియా సోగ్నిం దేవా జనయన్న దుర్యం నక్షత్రం రత్రమమీనశ్చ ఋష్యక్షస్యాధ్యక్షం దభిషం బృహంతం ఐశ్వానరం విశ్వాదీజివాం సంమంత్రైరగ్నిం కవిమచ్చావదామః యోమహిమ్నా పరిబభూగోర్వీరావస్థాదుదేవః పరస్తాద్ దే శృతి అధృణమం విదేరాపహం దేవానాముదమత్యానాం తాభ్యామిదం విశ్వమే దత్సమే దియదం తరా పితరం మాతరం చ ద్వేషమీచి బిభృతశ్చరం తం శీర్షదో జాతం మనసా విమృష్టం స ప్రత్యం విశ్వాభువరాదితస్థావప్రాయచ్ఛం తర నిర్భ్రాజమానః యత్రాపదే అవరః పరశ్చ యజ్ఞన్యోః కతరో నో వివేద ఆసే గురిత్సమాదం సఖాయో నక్షంగయజ్ఞం కయిదం విభోచత్ కత్యగ్నయః కతి సూర్యా సక్కత్యుషా సక్కత్విస్వితామాహ నోపస్మిజం వఃపితరో వదామి ఋచ్ఛామి వః కవయో విద్మమేకం యావన్మాత్రమునసో న ప్రతీకం సుపర్ణో గోపసతే మాతరిష్వః ఆవద్దథాప్యుపయజ్ఞమాయన్ బ్రాహ్మణో దురవరో నిషీదన్ ఇంద్రం స్తవాకృత మంజస్య మన్నావీవ బాధే రోచనా విద్మో అంతాన్ ఆయ పప్రౌచర్షణీ ధృద్వరోభిః ప్రసంధుభ్యో నిర్విచారో మాహిత్వా సదోర్జపర్యురోవరాంస్యేంద్రో వృద్ధ్వాద్రచ్ఛేవ చక్రా అతిష్టందమ పశ్యా అన్నసర్గం కృష్ణాదమాం సత్విష్యా జఘాన సమానమస్మా అనపామృతచక్ష్మయా దివో అసమం బ్రహ్మణవ్యం ఇయః పృష్ఠే భజనీమాన్యర్యయింద్రస్తికా జనసఖాయ మీషే ఇంద్రాజగిరో అనీషిత సర్గా అపప్రేరాజం సకారస్య బుధ్నాత్ యో అక్షేనేవ జగ్రియా సజీభిర్విశ్వస్తస్తంభ పృథివీభుతద్యాం ఆపాంతమన్యత్రిపర ప్రభర్మాధునిశ్రిమీ వాంఛరూమాం గృహీషీ సోమో విశ్వాన్యదశావనాని నార్వాగింద్రం ప్రతిమానాని దేభుః నయస్యద్యావా పృథివీన ధన్వనాంతరిక్షం నాద్రాయ సోమో అక్షాః యదస్య మన్యురాధనీయమాన శృణాది వేలురుజతి స్థిరాణి యథానామిత్రం సుధీర్వణేవ రోజపురో అనదన్న సింధూన్ విభేద గిరిర్నమిన్న కుంభమాగాయింద్రో అగృణత స్వయుగ్భిః త్వం హత్యత్రే నజాయం రధిరోధిర్న పర్వ విజినాశ్రీనాసి ప్రజే మిత్రస్య వరుణస్య ధామయుజం న జనా వినంతి మిత్రం ప్రజే మిత్రం రాజ్యమనం దురేవా ప్రసంగిర ప్రవరుణం వినంతి జ్ఞా అమిత్రేషు పథమింద్రగం రమృషం మృషాణమరుషం శీశీ ఇంద్రో దివ ఇంద్ర ఈశే పృథివ్యా ఇంద్రో అపామింద్రయిత్పర్వతానా ఇంద్రో వృషామింద్రయిన్మేధీరాణామింద్రాక్షే మే యోగే హవ్యయింద్రాభ్యయింద్ర ప్రభృతో అహభ్య ప్రాంతరిక్షాత్ప్రసముద్రస్య దాసే ప్రపాదస్య ప్రసాస ప్రజ్మో అంతాన్ ప్రసంతభ్యో నిజే ప్రక్షిభ్యా ేతురసింవాదే వర్తతామింద్రహేతి అస్మే విద్య దివాసే జానస్తపిష్టే నహేష సాద్రోఘమిత్రాన్ అన్వహమాసాన్యన్వోషధీరన పర్వదాస అన్వింద్రం రోదసీవసానే అన్వాపో అజిహత రాజమానం ఇంద్రచేత్యాసఘస్యోరక్షత్రక్రభోయచ్చ స నేన గావ పృథివ్యా ఆభృగ ముయాసయంతే శత్రుయంతో అభియేనస్తదస్త్రేమయుగ్రాధం తవో గణాస ఇంద్ర అంధే నామిత్రాస్తమసాసజంతాం సుజ్జ్వలిషో అగ్నభస్తాం అభిష్యో గురు నిహిత్వాసవనాజనా బ్రహ్మాణి మందం గణతామృషీనా ఇమాఘోషన్నవసాసూతి విరో విశ్వాచర్వాయమింద్రభుంజతీనా విద్యామసుమతీనా నవానా విద్యామవస్తోరవసాఘనంతో విశ్వామిత్ర ఉదత ఇంద్రనూనం సునం భూవేమ మఘవానమింద్రమస్మిన్భరే ఋతమం రాజసాతౌ శృణ్వంతముగ్రమూదయే సమత్సఘ్నంతం వృత్రాణి సంజితం ధనానా సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాద్ సభూమిం విశ్వతో హృత్వాత్యతిష్టద్దశాంగులం పురోషయే వేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యం పురామృతత్వస్యేషాయదన్నేనాతిలోహతి ఏతావానస్య మహిమాతోజ్యాయాంశ పురుష పాదోస్య విశ్వా భూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోద్భవదైపురుష పాదోస్యేహభవత్పున తో విష్ణం జగ్రామత్సాధనానశనే అధి తస్మాజాయత విరాజో అధిపురుష సో అత్యరిచ్యత పశ్చాద్భూమిమసో పుర యత్పురుషేణ హవిషా దేవాజ్ఞమతం వత వసంతో అశ్వాసీదాజ్ఞం రేష్మయుద్ధశరద్ధవిః తయ్యజ్ఞం బలిభిః ప్రోక్షం పురుషం జాతమగ్రదః తేన దేవా జయంత సాధ్యాయస్తయే తస్మాజ్ఞాత్ సర్వభూతః సంభృతం బృహదాజ్యం పశూంతాశ్చక్రే వాయవ్యాహారణ్యాంగ్రామ్యాశ్చయే తస్మాజ్ఞాత్సర్వభుజసామానిజగ్నిరే ఛందాంసిజగ్నిరే తస్మాద్యజస్తస్మాదజాయత తస్మాదశ్వాహ అజాయంతయేకేచో భజాదదః గావో భజగ్నిరే తస్మాజాతాజావజాః యత్పురుషం భజ దుఃఖదిశాం జకల్పయన్ ముఖంగిమస్య కౌ బాహూ గావూరుపాదాః ఉచ్యతే బ్రాహ్మణాస్య ముఖమాసీత్ బాహూరాజన్యః కృతః ఊరోదరస్య యద్వైశ్వః పద్భ్యాం శూద్రో అజాయత చంద్రమామనసో జాతశ్చక్షో సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత నాభ్యాసీరంతరిక్షం శీర్ష్ణోద్యౌ సమవర్తత పద్భ్యాం భూమిర్దిశశ్రోత్రాత్తథా లోకాంగకల్పయన్ సప్తస్యాసన్వరిహరత్రి సప్త సవిధ కృతాః దేవాయ యజ్ఞంతం బాణాభద్రం పురుషం వశం యజ్ఞేన యజ్ఞమాయజంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహనాకం మహిమానస్య చంతయత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః సంజాగ్రవద్భ్యర్జతమానయుధ్యతేజమేతమూనాయుధయం నిలస్పతే విశ్వస్య హోతాహవిషోపరేణ్యోభిభుర్విభావా సృఢకాః సకీయతే సదర్శన శ్రీరజిర్గృహే గృహే వనే వనె శిశ్రియేతక్వీరివ జనం జనం జన్యో నాతి మన్యతే విషాక్షేది విశ్వో విషమం విషమం సుదక్షోరక్షైః క్రతూరాది సుక్రతురగ్నే కవిః కావ్యే నాది విశ్వవిత్ సర్వసూనాం క్షయసి త్వమేకయుజ్యావాచరాణి పృథివీచముష్యసః ప్రజానన్నగ్నేతభజోని మృత్విషమిడాయాస్మదే ఘృతమంతమాసదః ఆదేదిమిత్రపుషసా వివేతయో రేపసః సూర్యస్యేవ రశ్మయాః తపస్వియో వర్షస్యేవ విద్యుదశ్చిత్రాశ్చీగిత్రపుషసాన్నకేతవాః యజోషధీరపి దృష్టోమనాని కపలి స్వయం దీర్ఘే అన్నమాస్యే తమోషధీర్దశిరే గర్భ మృత్యుజం తమాపో అగ్నిం జనయం తమాతరాః తమిచ్చమానం వనినశ్చ వీరుధోంతర్వతీశ్చ సుపతే చ విశ్వః వాతోపధూతయిషితోపసాంగనో తృషియదన్నామే వీషద్విదిష్టసే ఆదేయతం తే రథ్యోజసామృతశ్రద్ధాం జజ్ఞే అజరానిషక్షరః మేధాకారం విదధస్య ప్రసాధనమగ్నిం హోతారం పరిభూతమంహతిం తమిరేషామానమిత్తమిన్మహేణ తేనాన్యన్వత్ స్వామిత్ర వృణతే త్వాజోహోదారమగ్ని విదసేషు వేధసాః యద్దే భయం దోదది ప్రజాంసితే హవిష్మన్ గోమనవో వృత్తపలిగిడః తపాగ్నే హోత్రం తవ గోత్రమృత్విజం తవ నేష్ట్రం త్వమగ్నిఘృతాయతః తవ ప్రశాస్త్రం త్వమధ్వరీయసి బ్రహ్మాదాసి గృహపతిష్ట నోదమే యస్తుభ్యామగ్నే అమృతాయమర్చ సమిధాదాస దృతవా హవిష్కృతి తస్య హోతా భవసి యాసి దూత్యా అముపబ్రూహే యజస్వధ్వరీయసి ఇమా అస్మై మతయో వాచో అస్మదాంగిరస్వచ్యుతయ సమగ్మత సూయభోమస వేదాతవేదసే వృద్ధాసు జిద్వర్ధనోజాసు చాకరత్ ఇమాం రత్నాయ సుష్టుతిం నవీయసీం భోజేయామస్మాపుషతే శృణోదూన భూయాంతరా హృద్యస్య నిస్పృశే జాయేవపత్యపుషతి సువాసాః యస్మిన్నశ్వాసర్షభాస భుక్షణో వసా మేఘావసృష్టాస ఆహూతాః ఈలాలపే సోమ వృష్టాయ వేదసే హృతామతిం జనయే చారు భగ్నయే అభావ్యగ్నే హవిరాస్యే సుజీవ ఘృతం సంవీవ సోమాః వాజసనిం రయమస్మే సువీరం ప్రశస్తం ధేహి యశసం బృహంతం యజ్ఞస్య భోరథ్యం విష్పతిం విశాంభోతానమత్తోరతీథిం విభావాసుం సోదంచుష్టా సుభదీనేషు జద్భూరద్విషా చేతుర్యజతోద్యామసాయన ముఖలే అగణ్వత ధర్మాణమగ్నిం విదధస్య సాధనం ఆక్రన్నయ ప్రముషసః పురోహితం తనూన పాదమరుడస్య నింసతే వరస్య నీతాభిపణేశ్చ మన్మహే వరాహస్య ప్రభూతా సురత్తవే యదా ఘోరాసో అమృతత్వమాసతాదిజ్జనస్య దైవ్యస్య దర్కిరన్ ఋతస్హి ప్రసీదర్జౌరువ్యచో నమో భక్ష్యాహరణీపనీయసి ఇంద్రో మిత్రో వరుణస్సంతి భగస్స పితా భూతదక్షణాయంతి సింధవస్థిరో మహీమరీందధన్విరే దేభి పరిజ్ఞాపరియంగురుద్రయో విరోధరే విశ్వముక్షతే ప్రాణారుద్రామృతో విశ్వకృష్ణయో దివస్యేనాసో అసూరస్య నీలయాః దేభిశ్చష్టే వరుణో మిత్రో యమేంద్రో దేవేభిరర్వసేభిరర్వసః ఇంద్రే భుజం దశమానాథ ఆసదసూరో వృషీకే వృషాణశ్చ పుంసే ఋషేంద్రస్యార్హణా దక్షిణే యుజం వజ్రం నృషదానేషు కాలవాః సూరస్థితా హరిగో అశ్వరేణ మలింద్రాదాగస్థిభజతే దవీయస భీమస్య విష్ణో జగరాజ విశ్వసో దివే దివే సహోనిస్తన్నపాధిక సోమం వో అజ రుద్రాయ దిక్పాదే క్షయద్వీరాజ నమాసాదితిష్టన ఏభిః శివస్వవాంగే భయామభిర్దివశ్రీమద్విజ్వలసానికామభిః దేవి ప్రజాయా అభరంత విశ్రవో బృహస్పతిర్వృషభ సోమాయామయ సర్వా ప్రథమో విహారయద్దేవాదక్షేర్భగవస్వంతిత్రివా పృథివీ భూరిరేతారూరంగో యమోదీ దేవస్పష్టార్ద్ర వినోదారుక్షణప్రోదీ మరుతో విష్ణోరే ఉదశ్రయాభుర్భ్యా కవిరహి శృణోద బుద్ధ్యో ఓ కవీమణి సూర్యామాసా విచరంతాదివీక్షితాధ్యాసమీనభుధరం ప్రణఃపూరాసరథం విశ్వదేవ్యోపాన్నపాదవతు పాదివృష్టలే ఆత్మానం వస్యో అభివాదశ్వినాశుభాజాభానిశ్రుతం విశామాసామభానామధిక్షితం గేర్భిరస్వజాసనం గృణీమసి నాభిర్విశ్వాభిరతిమర్వణమక్రోర్జువానం రమణాధాపతిం జనుషా పూర్వ అంగీరాగ్రావానభూర్ధ్వా అభిలక్షురధ్వరం ఏభిర్విహాయా అభవద్విలక్షణ పాదస్సుమేకాం సుధీర్వనందది మహిద్యా వా పృథివీ భూతముర్వీనాయీ యహ్వీనరోదశీసదం ఏభిర్నః పాదం సఖ్యాస ఏభిర్నః పాదం సౌషణి యజ్ఞే యజ్ఞే సమర్థో దేవాన్ సర్వర్యతి సుమ్ైర్భిర్భస్వృత్తమావివాసాచ్యేనా విశ్వేరాజో దేవానా విశ్వే విశ్వో విశ్వే యజ్ఞేషు యజ్ఞాను అమృతమంద్రామాత్రో వరుణ పరిద్రోణాం సురో మరుత పూషణో భగా ఉత నో నగ్నమాసూర్యామాసాసదాయసన్యా సజాయసాద్యేషామహిర్బుద్ధ్యేణో బుద్ధ్యా ఉత నో దేవాశ్వినా సురస్వతీధామభిర్మిత్రావరుణావృషయా మనస్స రాజయే క్షతే ధన్వే ఉదనో రుద్రాజన్మృతామశ్వినా విశ్వే దేవాసోరథస్పతిర్భగాజరుక్రమపరిజ్ఞా విశ్వవేదన రిభర్వేక్షర్వీధరోమేహనీజూజుమానస్ వాదినా దుష్టరమ్యశ్వామాజిర్ధర్జ్ఞోనమానూరీనో అక్రయో దేవసమిదస్వతస్తుతే మఘో సహో నయింద్రో వన్నేభర్ణేనాంతర్వణీనా చక్రం రశ్మిన్నయోయువే ఐషుద్యా వా పృథివీఘాతం మహదస్మే వీరేషు విశ్వదర్షనిశ్రవాక్షం రాజస్వదాతయే వృక్షం రాజోదుర్వణే ఏదం దందామింద్రాస్మయష్టం గోజిత్సందం సహదావన్న భిట్టాజే సదా బాహ్య భిట్టాజే మేదరా మేదరాసో ఏదం మే సోమం ధనానూర్యేర్జుద్యామానం వాృధంతృణా సంవరణం నాశ్వం దష్టే వానవచ్చునం వావత్తరేణాం రాజాయుక్తైరాం హిరణ్యయీ మేవధీతానవం శ్యావృషేవమిష్టాంతా ప్రలదృష్టిమే వృధవానే వేరే ప్రరామే వో చమసూరే భగవత్సు యే యుక్తాలపంచశ్రవాస్మయుపథా విశ్రావ్యేణాం అధీన్వత్ర సప్తతిం చ సప్త చ సద్యోదీదిష్టాన్వస్వద్యోదీదిష్టపాచ సద్యోదీదిష్టవాయవః వైదేవదంత ప్రభజం వదామగ్రామభ్యో వాచం వదతావదభ్యద్రజ పర్వతాశ్వాకమాసవశ్వకం ఘోషం భరతేంద్రాయ సోమినా ఏతే వదంతి శతవత్సహస్రావదభిక్రందంతి హరితేభిరాసభిః విష్ీగ్రావాన సుకృత సుకృత్య జాహోతుశ్చిత్ పూర్వే విలద్యమాసత ఏతే వదంతివీదన్ననామధన్యోంకయంతే అధిపత్వామీషి వృక్షస్థాకామరుణస్ వత్సదస్తే సుభర్వామిషభా ప్రేమరామిషు ఋగద్వదంతిమధిరేణ మందిరేంద్రం క్రోధంతో విదన్ననామధు సమ్రద్ధ్యాధీరాస్తుభిరణత్రిపురాఘోరయం పృథివీమో బబ్ధిభిః సువర్ణారామక్రతో పద్యవ్యా ఖరే కృష్ణాయుషిరాక్తిషో జ్ఞా అంగియంతు పరశ్రమిషురేతో దధిరే దూర్యస్మిత ఉగ్రాజీవ ప్రవహంత సమాజమస్సాకం యుక్తారుడా నో బిభ్రతో ధురా తర్చసంతో జగ్రదానారా విరశృణ్వలేషాం ప్రోదసో అర్వతామివ దశావనిభ్యో దశ కక్ష్యేభ్యో దశ యోక్త్రేభ్యో దశ యోజనేభ్యశాభీషుభ్యో అర్చతాజనేభ్యో దశధురో దశ యుక్తావహద్భ్యః తే అద్ర యోదశ యంద్రాస ఆసవస్తేషా మాధానం పర్యేతి హర్యతం బభూసుకస్య సోమ్యస్యాంధ సోంద్రోపీయూఢం ప్రథమస్య భేజిరే ోమాదో హరీంద్రస్య నింసతేం సంసువంతో అధ్యాసతే కవి తేభిర్దుగ్ధం ప్రవివా సౌమ్యం మద్వింద్రో వర్ధతే ప్రధతే విషాయతే విషాభో అంసర్ణకిలాషాధనేలాభంతస్తరమిత్సరాసీతాః మహాసాచారవస్థనయస్య గ్రావానో అజూషధ్వమధ్వరం శ్రీలాసో అద్రాజో శ్రమణాశ్రీసిదా అమృత్యవ అనాదురా అజరాస్తామవిష్ణవస్సు పీవసో అదృషితా అదృష్ణజ ధ్రువా దేవ పితరో యుగే యుగే క్షేమ కామాసస్సదాసో నయుంజతే అజుర్యాసో హరిటాచో హరిద్రభాద్యాం రవేణ పృథివీమాదుశ్రవో కచిద్వాదంత్యద్రాజో విమోచనే యామన్మంజస్పాజీవేదు భబ్ధిభిః అపంతో బీజమివ ధాన్యాగ్రహ ప్రణిజన్ దివ మన్వమీనం దివత్సదః శ్రుతే అధ్వరే అధివాచామక్రదాీరదో నమాతరం సుగంధా విషూమందాసు సుకృషో మనీషాం వివర్తం తామద్రాయశ్చాయమానాః భద్రం నో అపి వాచయమనాః హరి ఘోరేవ్రాణ వామహైలో మంత్రా అనూదిరాశేతేమయస్కరన్ పరతరేతనాహన్ వాత వాహమ్రాక్రామిషముషసామగ్రేవ పురోరవః పునరస్తంబరే హిరురాపరావాతయివాహమస్మి ఏషర్ణ శ్రియలేషుధేర సనా గోడాశ్వదశారంభీ అవీరే ప్రదౌవిద విద్యుతర్ణో రానమాయం చేదయం తధునాయ సావసుదధీ స్వసూరాయవజపుషో యదివశ్యంతి గృహాత్ హస్తం నక్షేయస్మిన్ చాకంది వానక్తం స్వధితా వైదసేన దస్మమాన్న శ్రధయో వైదసేనో దస్మమే వ్యాజ్యై వృణాసి పురోరవో నో దేకేతమాయం రాజా మే వీరతన్వాస్తాసి యాసోజోర్మిశ్రేణి సున్నవాభిర్హృదే చక్షుర్ణ గ్రంథినీతరణ్యః ణయోనస్రశ్రుయే గావో నేనవో నమంత సమస్మిజాయమాన ఆసదగ్నాదేవద్ధం నద్యాశ్వగోతా మహేయత్వా పురోరవోరణాయావద్ధయం దస్యుహత్యాయ దేవాహదేష్మమానుషే అవస్మవత్సరసం తేన భుజ్యస్తాహత్ర సందధస్మృతోనాశ్వాహమత్వో అమృతాశ్వత్సరం శోణే భిక్రతో భిన్న వృందే తా ఆతయోనంభస్వాశ్వాశోన క్రీడయోధందానా విద్యున్నరాపదం తీర విద్యోద్భరం తీమేణ్యారామ్యాని దీర్ఘమాయోర్వీర్చాన్వా విదుషే తస్మిన్నహన్నమాశ్రేణోరం జాతయిచ్చాశ్రోవర్తయద్విజారం కోసంపీ సమానసాయోధరగ్రస్వసూరేషీద్రవాణి భర్తయా దే అశ్రూచక్రం నక్రం దాధ్యే శివాయీనపాయత్తే అస్మేపరేగ్రస్తం నహి మోరమాపాహ సుదేవో అద్య ప్రపదేరణావృత్పరావతం పరమాంగంతమాపు అధాతయీదరుపస్థేధైనమృతాసో అద్యో పురోరవో మా ప్రపత్తో మాత్వామృతాసో అశీవాసముక్షణన్ నవై శ్రేణాని సఖ్యాని సంధి సారాభృతానాం హృదయాన్యేతద్విరూపాచారం వర్జేష్వ సంరాత్రీశ్వరధస్తరస్రః విధస్య స్తోరం సగదన్న ఆశ్రాంతా దేవే దంతాచరామి అంతరిక్ష ప్రాంతో విమానీముపశిక్షాభ్యుర్వశీం వసిష్ట ఉపత్వరాజస్సు కృతస్థిష్టాన్నివర్తస్వృదాయం లభ్యతే మే జిత్వా దేవాజిమాహురైలగతే మే తద్భవసి మృత్యుబంధు దేవాన్భమిరాయజాతి స్వర్గభూత్వమపి మాదరాసే ప్రదేభిరాత్మాసంతు హరివత్పసం విరాహ హరింభియోనిమభియే సమస్తరంభిన్వంతో హరీ దివ్యాం యథా సదా ఆయం భృణంతి గరీభిర్ణదేన ఇంద్రాయ దూరం హరీవంతమచ్చర ోహరిగోజాయోహరిర్మిమోహరిరాగభస్ోమ్నేశోసి ప్రోహరీ మాన్యసాయ కయింద్రే నిరుపాహరీతామిక్షిరేతురీధాజిహర్యోజ్రోహరితో నరం సుదదహిం హరీసి ప్రోజాయసహస్రశోకా అభవద్ధరిం భర సంతామహర్యథాపస్తుతః పూర్వేభిరింద్రహరికేశయజ్వాభిః త్వం హర్యసి తవ విశ్వముక్త్యా అమరాభిరాధో హర్యాదహర్యతం తావద్వినం వంద్యహం సోమ్యం వద ఇంద్రం రథే వహతో హర్యదా హరీ పురోణ్యస్మే సమానాని హర్యాద ఇంద్రాయ సోమాహరాజో దధన్విరే అరంగామాజహరాజో దధన్విరే స్థిరాజ హిన్వన్వరాజో హరీ తులా అర్వద్భిర్జోహరిభిర్జో రవీజ దేదో అశ్వరామం హరీవందమానసే హరిష్మదారుర్హరికేశాజతస్తూరస్మేజో హరిపావద్ధర అర్వద్భిర్జో హరిభిర్వాదినీ వసురది విశ్వాదురితా పారిషద్ధరీ శ్రువే భయస్ హరిణీ విభేదోస్వాజాయరిణీర విధ్వర ప్రయత్మసే మర్మృగద్ధరీ పీత్వా మదస్ హర్యత్యాంధస ఉదత్మదత్మ హర్యత్య పశ్యోరజోనవాదం హరివాంగ్రదత్ ఆరోదసీ హర్యమానో మహిత్వాహర్యం హర్యం హర్యసి మన్మను ప్రియం వసురహర్యరంగో రావిష్కృధిహరజే సూర్యాయ ఆత్మా హర్యంతం ప్రజుదోదనాహంతు హరీషి ప్రమింద్ర ప్రతిభృతమధ్వోహర్యం యజ్ఞం సమాదేతసోనిం పూర్వేషాం హరివస్తుదానామథోరం సవరం కేవలం తే మమధ్యోమం మధుమంతమింద్రేణం జఘావేణ స్వా ఓ